ఓం అథ ప్రథమకాండే ద్వితీయ ప్రశ్న ప్రారంభ. ఓం ఆపవుందంతో ఉందంతు జీవతే జీవతే దీర్ఘాయత్వాయ దీర్ఘాయత్వాయ వర్చసే దీర్ఘాయత్వాయేతి దీర్ఘాయోత్వాయ వర్చస ఓషధే ఓషధే ప్రాయస్వ ప్రాయస్వైనం ఏనగ్రస్వధితే స్వధితే మా సధిత ఇది స్వాధితే మైనం ఏన గుంహిగుంసీర్దేవశ్రో దేవశ్రోరేతాని దేవశ్రోరితి దేవాశ్రో ఏతాని ప్రవపే ఉపే స్వస్తి స్వస్తిత్తరాణి ఉత్తరాణ్యశీయ ఉత్తరాణీత్యుత్తరాణి అశీయాపహ ఆపో అస్మాన్ అస్మాన్మాతర మాతర శృంధంతో శృంధంతు ఘృతేన ఘృతేన నః నో ఘృతపువ ఘృతపువః పుణంతో ఘృతపువ ఇది ఘృత ఉవ పుణంతు విశ్వం విశ్వమస్మత్ అస్మత్ప్ర ప్రవహంతో వహంతు రిప్రం రిప్రముద్ ఉదాభ్య ఆభ్యశుచి శుచిరా ఆపూత పూత ఏమి ఏమి సోమస్ సోమస్ తనో తనోరసి అసి తనువం తనువం మే మే పాహి పాహి మహీనా మహీనా పయ పయోసి అసి వర్చోధా వర్చోధా అసి వర్చోధా ఇది వర్చా అభివర్చ వర్చో మయి మయి ధేహి ధేహి వృత్రస్ వృత్రస్ కనీనికా కనీనికాసి అసి చక్షుష్పా చక్షుష్పా అసి చక్షుష్పా ఇది చక్షు అసి చక్షు చక్షుర్మే మే పాహి పాహి చిత్పతి చిత్పతి స్వా చిత్పతిరితి చిత్పతి స్వా పునాదు పునాదు వాక్పతి వాక్పతి స్వా వాక్పతిరితి వాక్పతి స్వా పునాదు పునాదు దేవ దేవస్వా సవిత సవిత పునాదు పునాచ్చిద్రేణ అచ్చిద్రేణ పవిత్రేణ పవిత్రేణ వసో వసో సూర్యస్య సూర్యస్య రశ్మిభిః రశ్మిభిస్తస్య రశ్మిభిరిది రశ్మీభిః తస్యతే తే పవిత్రపతే పవిత్రపతే పవిత్రేణ పవిత్రపత ఇది పవిత్రపతే పవిత్రేణ యస్మై యస్మైకం కం పునే పునే తత్ తచ్చకేయం శకేయమా ఆవః ఓ దేవాసః దేవాస ఈమహే ఈమహే సత్యధర్మాణః సత్యధర్మాణో అధ్వరే సత్యధర్మాణ ఇది సత్యధర్మాణ అధ్వరేయత్ యద్వః వో దేవాసః దేవాస ఆగురే ఆగురే యజ్ఞయాసః ఆగుర ఇత్యాగురే యజ్ఞయాసో హవామహే హవామహ ఇంద్రాగ్ని ఇంద్రాగ్నిద్యావా పృథివీ ఇంద్రాగ్ని ఇతీంద్ర అగ్ని యావా పృథివీ ఆపః యావా పృథివీ ఇద్యావా పృథివీ ఆపవోషధీ ఓషధీస్త్వం త్వం దీక్షాణాం దీక్షాణామధిపతిః అధిపతిరసి అధిపతిరిత్యధిపతిః అసీహ ఇహ మా సంతం సంతం పాహి పాహీతి పాహి ఆకోత్యై ప్రయుజే ఆకోత్యా ఇత్యాహూత్యై ప్రయుజేగ్నయే ప్రయుజైతి ప్రాయుజే అగ్నయే స్వాహా స్వాహా మేధాయై మేధాయై మనసే మనసేగ్నయే అగ్నయే స్వాహా స్వాహా దీక్షాయై దీక్షాయై తపసే తపసేగ్నయే అగ్నయే స్వాహా స్వాహా సరస్వత్యై సరస్వత్యై పూష్ణే పూష్ణేగ్నయే అగ్నయే స్వాహా స్వాహాపః తాపో దేవీ దేవీర్బృహదీ బృహదీర్విశ్వశంభువ విశ్వశంభువోద్యావా పృథివీ విశ్వశంభువ ఇది విశ్వశంభువ యావా పృథివీ ఉరు యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఉర్వంతరిక్షం అంతరిక్షం బృహస్పతి బృహస్పతిర్న నో హవిషా హవిషా వృధాతు వృధాతు స్వాహా స్వాహా విశ్వే విశ్వే దేవస్య దేవస్య నేతు నేతుర్మర్త మర్తో వృణీత వృణీత సఖ్యం సఖ్యం విశ్వే విశ్వే రాయ రాయ ఇషుధ్యసి ఇషుధ్యసి ద్యుమ్నం ద్యుమ్నం వృణీత వృణీత పుష్యసే పుష్యసే స్వాహ స్వాహత్సామయో ఋక్సామయో శిల్పే ఋక్సామయోరిత్రిక్ సామయో శిల్పే స్థ శిల్పే ఇది శిల్పే స్థస్తే తే వాం తే ఇది వామా ఆరభే రభేతే తే మా తే ఇది మా పాతం పాతమా ఆస్య అస్య యజ్ఞస్య యజ్ఞస్యోదృశ ఉదృశ ఇమాం ఉదృశైత్యుదృచ ఇమాం ధియం ఇహిరకం శిక్షమాణస్య శిక్షమాణస్య దేవ దేవక్రతుం క్రతుం దక్షం దక్షం వరుణ వరుణసం సర్వం శిషాధి శిషాధియయా యతి అతి విశ్వా విశ్వాదురిత దురితా తరేమ దురితేతి దుహు ఇత తరేమ సుకర్మాణం సుకర్మాణమధి సుకర్మాణమితి సుకర్మాణం అధినామం నామకం రుహేమ రుహేమోర్క్ ఊర్గసి అస్యాంగిరసి ఆంగిరస్యూర్ణం రదా ఊర్ణం రదా ఊర్జం ఊర్ణం రదా ఇత్యూర్ణ రదా ఊర్జం మే మే యచ్చ యచ్చ పాహి పాహి మాహిపుంసి హిపుంసీర్విష్ణో విష్ణో శర్మ శర్మాసి అసి శర్మ శర్మ యజమానస్య యజమానస్య శర్మ శర్మ మే మే యచ్చ నక్షత్రాణాం నక్షత్రాణాం మా మాతీకాశాత్ అతీకాశాత్ పాహి పాహి ఇంద్రస్య ఇంద్రస్య యోనిః యోనిరసి అసి మాహి పుంసీ పిగుంసీ కృష్యై కృష్యై సుసస్యాయై సుసస్యాయై సువిప్లాభ్య సుసస్యాయి సుసస్యాయై సువిప్లాభ్య స్వా సువిప్లాభ్యై సువిప్లాభ్య ఓషధీభ్య ఓషధీభ్య సోపస్థా ఓషధీభ్యైత్యోషధీభ్య సోపస్థా దేవ సోపస్థా ఇది సో ఉపస్థా దేవో వనస్పతి వనస్పతిర్ధ్వ ఊర్ధ్వో మా పాహి పాహ్యా ఓదృశ ఉదృశ స్వాహ ఉదృశైత్యుతృచ స్వాహ యజ్ఞం యజ్ఞం మనసా మనసా స్వాహ స్వాహాద్యావా పృథివీభ్యావా పృథివీభ్యాస్వాహ ద్యావా పృథివీభ్యామితి ద్యావా పృథివీభ్యా స్వాహోరో రోరంతరిక్షాత్ంతరిక్షాస్వాహ స్వాహ యజ్ఞం యజ్ఞం వాతాత్ వాతాదా ఆరభే రభ ఇతి రభే దైవీం ధియం ధియం మనామహే మనామహే సుమృడీకా సుమృడీకామభిష్టయే సుమృడీకామితి సోమృడీకా అభిష్టయే వర్చోధా వర్చోధాయి యజ్ఞవాహకం వర్చోధామితి వర్చహాభా యజ్ఞవాహకం సుపారా యజ్ఞవాహకమితి యజ్ఞవాహకం సుపారానః సుపారేతి సుపారా నో అసత్ అసద్వశే వశ ఇది వశే తే దేవాః దేవా మనోజాతాః మనోజాతా మనోయుజ మనోజాతా ఇది మనః జాతాః మనోయుజ సుదక్షాః మనోయుజ ఇది మనః యుజ సుదక్షా దక్షపితారః సుదక్షా ఇది సుదక్షాః దక్షపితారస్తే దక్షపితార ఇది దక్షపితారః తేనః తస్పాంతు పాంతు తే తేనః నోవంతు అవంతు తేభ్యః తేభ్యో నమః నమస్తేభ్యః తేభ్యః స్వాహ స్వాహాగ్నే అగ్నే త్వం త్వరపుంసో సుజాగ్రిః జాగ్రిః వయమ్ వయపుంసో సుమందిషీమహి మందిషీమహి గోపాయ గోపాయనః అస్వస్తయే స్వస్తయే ప్రబుధే ప్రబుధే నః ప్రబుధ ఇతి ప్రబుధే నః పునః పునర్దదః దదరికి దద తమగ్నే అగ్నే వ్రతపా వ్రతపా అసి వ్రతపా ఇది వ్రతపా అసి దేవ దేవ ఆమర్త్యేషు మర్త్యేష్వా ఏత్యా స్వయ యజ్ఞేషు యజ్ఞేష్ీడ్య ఈడ్యీడ్య విశ్వే దేవా దేవా అభి అభిమాం మామా ఆవృత్రం అవృత్రం పూషా పూషా సన్యా సన్యా సోమ సోమో రాధస రాధస దేవ దేవసవిత సవితావసో వసోర్వసుదావా వసుదావారాస్ వసుదావేతి వసూక్తావా రాస్వేయత్ ఇయత్ సోమ సోమా ఆభూయ భూయో భర భరమా మా ప్రణన్ ప్రణన్ పూర్త్యా పూర్త్యాది విరాధి రాధిమా మాహం అహమాయుష ఆయుషా చంద్రం చంద్రమసి అసి మమ మమ భోగాయ భోగాయ భవ భవ వస్త్రం వస్త్రమసి అసి మమ మమ భోగాయ భోగాయ భవ భవోస్రా ఉస్రాసి అసి మమ మమ భోగాయ భోగాయ భవ భవహయ అయోసి అసి మమ మమ భోగాయ భోగాయ భవ భవశాగ ఛాగోసి అసి మమ మమ భోగాయ భోగాయ భవ భవమేషోసి అసి మమ మమ భోగాయ భోగాయ భవ భవవాయవే వాయవే త్వా త్వావరుణాయ వరుణాయ త్వా త్వా నిరవృత్తి నిరవృత్తి త్వా నిరవృత్యా ఇదివృత్తి త్వా రుద్రాయ రుద్రాయ త్వా త్వా దేవీ దేవీరాప ఆపో అపాహం అపాన్నపాత్ అపాద్య ఊర్మి ఊర్మిర్హవిష్య హవిష్య ఇంద్రియావాన్ ఇంద్రియావాన్మదింతమ ఇంద్రియావానితి ఇంద్రియావాన్ మదింతమస్తం తంవః వోమా మావ అవక్రమిషం క్రమిషమచ్చిన్నం అచ్చిన్నం తంతుం తంతుం పృథివ్యా పృథివ్యా అను అనుగేషం గేషం భద్రాద్ భద్రాదభి అభిశ్రేయ శ్రేయస్ప్ర తేహి ఇహి బృహస్పతి బృహస్పతి పురలేత పురలేత తే పురలేతేతి పుర ఏత తే అస్సు అస్వథ అథే ఈమవ అవస్య శవరే వర ఆ పృథివ్యా పృథివ్యా ఆరే ఆరే శత్రూన్ శత్రూన్ తృణి తృణి సర్వీర సర్వీర ఆ సర్వీర ఇది సర్వీర ఏదం ఇదమగన్మ అగన్మ దేవయజనం దేవయజనం పృథివ్యా దేవయజనమితి దేవయజనం పృథివ్యా విశ్వే విశ్వే దేవా దేవాయత్ ఏదృషంత అజుషంత పూర్వే పూర్వరిక్సామాభ్యాం రిక్సామాభ్యాయుషా రిక్సామాభ్యామిక్సామాభ్యాం యదుషా సంతరంత సంతరంతో రాజ సంతరంత ఇది సంతరంత రాజస్కోషేణ కోషేణ సం సమిషా ఇషా మధేమ మధేమేతి మధేమ ఇయం తే ఏ శుక్ర శుక్రతనో తనోరిదం ఇదం వచ్చ తర్చస్తయాసం సంభవ భవభ్రాజం భ్రాజం గచ్చ గచ్చజో జోరసి అసి ధృత ధృతా మనసా మనసా జుష్టా జుష్టా విష్ణవే విష్ణవే తస్యాస్తే తే సత్యసవస సత్యసవస ప్రసవే సత్యసవస ఇది సత్యాసవస ప్రసవే వాచ ప్రసవే వాచో యంత్రం యంత్రమశీయ అశీయ స్వాహ స్వాహ శుక్రం శుక్రమసి ప్రత్యమృతం అమృతమసి అసి వైశ్వదేవం వైశ్వదేవం హరి వైశ్వదేవమితి వైశ్వదేవం హవిస్సూర్యస్య సూర్యస్య చక్షుః చక్షురా ఆరుహం అరుహమగ్నే అగ్నే రక్షః అక్షః కనీనికాం కనీనికాయ్యత్ ఎలేతశేభిః ఏతషేభిరీయసే ఈయసే భ్రాజమాన భ్రాజమానో విపశ్చితాచిత్ చిదసి అసి మనా మనాసి అసి ధీ ధీరసి అసి దక్షిణ దక్షిణాసి అసి యజ్ఞయా యజ్ఞయాసి అసి క్షత్రియా క్షత్రియాసి అస్యరితిః అదిరసి అస్యుభయతశీర్ష్ణీ ఉభయతశీర్ష్ణీ సా ఉభయతశీర్ష్ణీత్యుభయతః శీర్ష్ణీ సానః నస్సుప్రాచీ సుప్రాచీ సుప్రతీచీ సుప్రాచీతి సుప్రాచీ సుప్రతీచీ సం సుప్రతీచీతి సుప్రతీచీ సంభవ భవమిత్ర మిత్రస్వాపది పదిబద్ధ్రాతు బద్ధ్రాతు పూషా పూషాధ్వన అధ్వన పాతు పాత్ంద్రాయ ఇంద్రాయాధ్యక్షాయ అధ్యక్షాయను అధ్యక్షాయేత్యధి అక్షాయ అనుత్వా మాత మాతామన్యతాం మన్యతామను అను పితా పితాను అను భ్రాత భ్రాత సగర్భ్య సగర్భ్యోను సగర్భ్యరి సగర్భ్య అను సఖా సఖా సయోగోచ్య సయోగోచ్య సయోగోచ్యరి సోచ్య సా దేవి దేవి దేవం దేవమచ్చ అచ్చే ఇంద్రాయ ఇంద్రాయ సోమం సోమగం రుద్ర రుద్రస్వా ఆవర్తయతు వర్తయతు మిత్రస్ పథా పథా స్వస్తి స్వస్తి సోమసఖా సోమసఖా పునః సోమసఖేది సోమసఖా పునరా ఏహి ఇహి సహ సహ రయ్యా రయ్యేతి రయ్యా పశ్యసి అసి రుద్రా రుద్రాసి అస్యదితిః అదితిరసి అస్యాదిత్యా ఆదిత్యాసి అసి శుక్రా శుక్రాసి అసి చంద్రా చంద్రాసి అసి బృహస్పతిః బృహస్పతిస్వా ఆ సుమ్నే సుమ్నేరణ్వసు రణ్వసు రుద్ర రుద్రో వసుభిః వసుభిరా వసుభిరితి వసుభిః ఆశికేతు శికేతు పృథివ్యాః పృథివ్యాస్వా మూర్ధన్ మూర్ధన్నా ఆదిఘర్మి నిఘర్మి దేవయజనే దేవయజన ఇడాయా దేవయజన ఇది దేవయజనే ఇడాయాస్పదే పదే ఘృతవతి ఘృతవతి స్వాహా ఘృతవతీతి ఘృతవతి స్వాహా పరిలిఖితం పరిలిఖితం రక్ష పరిలిఖితమితి పరిలిఖితం రక్ష పరిలిఖితా పరిలిఖితా అరాతయ పరిలిఖితా ఇది పరిలిఖితా అరాతయ ఇదం ఇదమహం అహం రక్షస రక్షసోగ్రీవా గ్రీవా అపి అపి కృందామి కృందామి యోస్మాన్ అస్మాన్ వేష్టి వేష్టియం ఇంచ వయమ్ వయమ్ గ్రీష్మ గ్రీష్మ ఇదం ఇదమస్ అస్రీవా గ్రీవా అపి అపి కృందామి కృందామ్యస్మే అస్మే రాజ అస్మే ఇత్యస్మే రాజస్వే త్వే రాజ త్వే ఇది త్వే రాజస్తోతే తోతే రాజ రాజస్తం సందేవి దేవి దేవ్యా దేవ్యోర్వశ్యా ఉర్వశ్యా పశ్యస్వ పశ్యస్వ త్వశ్రీమతీ వశ్రీమతీతే తే సతేజ సతేజ సురేతా సురేతారేత సురేత ఇది సురేతాః రేతో దధానా దధానా వీరం వీరం విదేయ విదేయ తవ తవ సందృశి సందృశి మా సందృశీతి సందృశి మాహం అహం రాజ రాజస్పోషేణ పోషేణ వి వియోషం యోషమితి యోషం అగుంశునాతే తే అగుంశు అగుంశు పృచ్యతాం పృచ్యతాం పరుష పరుషా పురు పరుర్గంధ గంధస్తే ఏ కామం కామమవతు అవతు మదాయ మదాయ రస రసో అచ్యుత అచ్యుతో మాత్య అమాత్యోసి అసి శుక్ర శుక్రస్తే ఏ గ్రహ రహోభి అధిత్యం యం దేవం దేవంసవితారం సవితారమూణ్యో ఊణ్యో కవిక్రతుం కవిక్రతుమర్చామి కవిక్రతుమితి కవీక్రతుం అర్చామి సత్యసవసం సత్యసవసకం రత్నధా సత్యసవసమితి సత్యాసవసం రత్నధామభి రత్నధామితి రత్నధా అభిప్రియం ప్రియం మతిం మతిమూర్ధ్వా ఊర్ధ్వా యస్యామతిః అమతిర్భాః భా అదిద్యుదత్ అదిద్యుదత్ సవీమని సవీమని హిరణ్యపాణిః హిరణ్యపాణిరమిమీత హిరణ్యపాణిరితి హిరణ్యపాణిః అమిమీత సుక్రతుః సుక్రతుః కృపా సుక్రతురితి సుక్రతుః కృపా సువః సువరితి సువః ప్రజాభ్యస్వా ప్రజాభ్యైరి ప్రజాభ్యః పా ప్రాణాయ ప్రాణాయ త్వా ప్రాణాయేతి ప్రాణాయ త్వా వ్యానాయ వ్యానాయ త్వా వ్యానాయేతి వి అనాయ త్వా ప్రజాః ప్రజాస్వం ప్రజాయితి ప్రజాః త్వమను అను ప్రాణిః అనిః ప్రజాః ప్రజాస్వాం ప్రజాయితి ప్రజాః త్వమను అను ప్రాణంతో అనంతిత్యనంతో స్వమంతే హే క్రీణామి క్రీణామ్యోర్జస్వంతం ఊర్జస్వంతం వయస్వంతం వయస్వంతం వీర్యావంతం వీర్యావంతమభిమాదిశాహం వీర్యావంతమితి వీర్యావంతం అభిమాదిశాహకం శుక్రం అభిమాదిశాహమిత్యభిమాతి సాహం శుక్రం దే హే శుక్రేణ శుక్రేణ క్రీణామి క్రీణామి చంద్రం చంద్రం చంద్రేణ చంద్రేణామృతం అమృతమమృతేన అమృతేన సమ్యత్ సమ్యక్తే తేగో గోరస్మే అస్మే చంద్రాణి అస్మే ఇత్యస్మే చంద్రాణి తపసః తపసస్తనోః తనోరసి అసి ప్రజాపతేః ప్రజాపతేర్వర్ణః ప్రజాపతేరిది ప్రజాపతేః వర్ణస్తస్యాః తస్యాస్తే తే సహస్రపోషం సహస్రపోషం పుష్యం చాహ సహస్రపోషమితి సహస్రపోషం పుష్యం చాశ్చరమేణ చరమేణ పశునా పశునా క్రీణామి క్రీణామ్యస్మే అస్మే తే అస్మే ఇత్యస్మే తే బంధుః బంధుర్మయి మయి తే తే రాజః రాజశ్రయంతాం శ్రయంతామస్మే అస్మే జ్యోతిః అస్మే ఇత్యస్మే జ్యోతిః సోమవిక్రయిణి సోమవిక్రయిణి తమః సోమవిక్రయిణీతి సోమ విక్రయిణి తమో మిత్రః మిత్రో నః న ఆ ఏహి ఇహి సుమిత్రధాః సుమిత్రధా ఇంద్రస్య సుమిత్రధా ఇది సుమిత్రధాః ఇంద్రస్యోరుం ఊరుమా ఆవిష విషదక్షిణం దక్షిణముషన్ ఉషన్ ఉషంతం ఉషంగర్గస్యోన శ్యోనస్యోనం శ్యోనగ్స్వాన స్వానభ్రాజ భ్రాజాంగారే అంగారే వంభారే వంభారే హస్త హస్తసుహస్త సుహస్తకృషానో సుహస్తేతి సుహస్త కృషానవేతే కృషానలి కృషానో ఏతే వః సోమక్రయణా సోమక్రయణాస్తాన్ సోమక్రయణా ఇది సోమక్రయణా తాన్ రక్షధ్వం రక్షధ్వం మా మా వహ ఓదభన్ దభన్నితి దభన్ ఉదాయుషా ఆయుషా స్వాయుషా స్వాయుషోత్ స్వాయుషేతి సు ఆయుషా ఉదోషధీనా ఓషధీనాగుమ్రసేన రసేనోత్ ఉత్పర్జన్యస్య పర్జన్యస్య శుష్మేణ శుష్మేణోత్ ఉదస్థాం అస్థామృతాన్ అమృతాగుం అను అన్విత్యను ఉర్వంతరిక్షం అంతరిక్షమను అన్విః ఇష్యదిత్యాః అదిత్యాః సదః సదోసి అస్యదిత్యాః అదిత్యాః సదః సదా ఆసీద సీదాస్తభ్నాత్ అస్తభ్నాద్యాం యా వృషభః వృషభో అంతరిక్షం అంతరిక్షమమిమీత అమిమీత పరిమాణం పరిమాణం పృథివ్యాః పృథివ్యా ఆసీదత్ అసీదద్విశ్వా విశ్వా భువనాని భువనాని సమ్రాట్ సమ్రాడ్విశ్వా సమ్రాడితి సమ్రాట్ విశ్వేత్ ఇత్తాని తాని వరుణస్య వరుణస్య వ్రతాని వ్రతాని వనేషు వనేషు వి యంతరిక్షం అంతరిక్షం తదాన తదానవాజం వాజమర్వత్సు అర్వత్సు పయ అర్వత్సు పయో అఘ్నియాసు అఘ్నియాసు హృత్సు హృత్సు క్రతుం హృత్సి హృతసు క్రతుం వరుణ వరుణో వీక్ష వీక్ష్వగ్ని అగ్ని దివి దివి సూర్యం సూర్యమదధాత్ అదధాత్ సోమం సోమమద్రౌ అద్రావుత్ ఉదో ఉత్యం జాతవేదసం జాతవేదసం దేవం జాతవేదసమితి జాత వేదసం దేవం వహంతి వహంతి కేతవ కేతవ ఇతి కేతవ దృశే విశ్వాయ విశ్వాయ సూర్యం సూర్యమితి సూర్యం ఉస్రావా ఏతం ఇదం దోరుషాహో దోరుషా వనశ్రూ దోరుషాహారి ధో సాహో అనశ్రూ అవీరహణౌ అనశ్రూ ఇత్యనశ్రూ అవీరహణౌ బ్రహ్మచోదనౌ అవీరహణావిత్యవీరహణౌ బ్రహ్మచోదనౌ వరుణస్య బ్రహ్మచోదనామితి బ్రహ్మచోదనౌ వరుణస్య స్కంభనం స్కంభనమసి అసి వరుణస్య వరుణస్య స్కంభసర్జనం స్కంభసర్జనమసి స్కంభసర్జనమితి స్కంభసర్జనం అసి ప్రత్యస్థ ప్రత్యస్థో వరుణస్య ప్రత్యస్త ఇది ప్రతీయస్థ వరుణస్య పాశః పాశ ఇది పాశః ప్రత్యవస్వ చవస్వ భువ భువస్పరే పరే విశ్వాని విశ్వాన్యభి అభిధామాని ధామాని మాత్వా పరిపరివరి పరిపరీవిదత్ పరిపరీతి పరిపరీ విదన్మా మాత్వా త్వా పరిపంథిన పరిపంథినో విదన్ పరిపంథిన ఇది పరిపంథిన విదన్మా మాత్వా త్వా వృకాహ వృకా అఘాయవ అఘాయవో మా అఘాయవ ఇత్యఘాయవ మా గంధర్వ గంధర్వ విశ్వావసు విశ్వావసురా విశ్వావసురి విశ్వావసు ఆదఘత్ దఘచ్చేన శ్వేనో భూత్వా భూత్వా పరా పరా పద పద యజమానస్ యజమానస్య నః నో గృహే గృహే దేవైః దేవైః సర్గస్కృతం సర్గస్కృతం యజమానస్య యజమానస్య స్వస్తియనీ స్వస్తియన్యసి స్వస్తియనీ స్వస్తి అయనీ అస్తి అపిబంధాం పంథామగస్మహి అగస్మహి స్వస్తిగాం స్వస్తిగామనేహసం స్వస్తిగామితి స్వస్తిగాం అనేహసం ఏన విశ్వాహ విశ్వాపరి పరిద్విషః ద్విషో వృణక్తి వృణక్తి విందపే విందపే వసో వసు నమః నమో మిత్రస్య మిత్రస్య వరుణస్య వరుణస్య చక్షసే చక్షసే మహః మహో దేవాయ దేవాయ తత్ తదృతం ఋతం సపర్యత సపర్యత దూరే దృశే దూరే దృశే దేవజాతాయ దూరే దృశైతి దూరే దృశే దేవజాతాయ కేతవే దేవజాతాయేతి దేవజాతాయ కేతవే దివ దివస్పుత్రాయ పుత్రాయ సూర్యాయ సూర్యాయ శగుంసత శగుంసత వరుణస్య వరుణస్య స్కంభనం స్కంభనమసి అసి వరుణస్య వరుణస్య స్కంభసర్జనం స్కంభసర్జనమసి స్కంభసర్జనమితి స్కంభసర్జనం అస్యున్ముక్తః ఉన్ముక్తో వరుణస్య ఉన్ముక్త ఇత్యుత్ముక్తః వరుణస్య పాశః పాశ ఇది పాశః అగ్నేరాదిత్యం ఆదిత్యమసి అసి విష్ణవే విష్ణవే త్వా త్వా సోమస్య సోమస్యాదిత్యం ఆదిత్యమసి అసి విష్ణవే విష్ణవే త్వా త్వాదిథే అతిథేరాదిత్యం ఆదిత్యమసి అసి విష్ణవే విష్ణవే త్వాగ్నయే అగ్నయే త్వా రాయస్పోషదావున్నే రాయస్పోషదావున్నే విష్ణవే రాయస్పోషదావున్న ఇది రాయస్పోష దావున్నే విష్ణవే త్వా శ్యేనాయ శ్యేనాయ త్వా త్వా సోమభృతే సోమభృతే విష్ణవే సోమభృత ఇది సోమభృతే విష్ణవే త్వాయా యాతే ఏ ధామాని ధామాని హవిషా హవిషా యజంతి ఇదం పితా తాతే హే విశ్వా విశ్వా పరిభో పరిభోరస్తు పరిభోరితి పరిభో అస్తు యజ్ఞం యజ్ఞం గయస్థాన గయస్థాన ప్రతరణ గయస్థాన ఇది గయస్థాన ప్రతరణ సువీర ప్రతరణ ఇది ప్రాకరణ సువీరో వీర సువీర ఇది సు వీర అవీర ప్ర అవీరేత్యవీర ప్రచర చరా సోమ సోమదుర్యాన్ దుర్యానదిత్యా అదిత్యా సద సదోసి అస్యదిత్యా అదిత్యా సద సదా ఆశీల శీలవరుణ వరుణోసి అసి ధృతవ్రత ధృతవ్రతో వారుణం ధృతవ్రత ఇది ధృత వ్రత వారుణమసి అసి సంయో సంయోర్దేవానా సంయోరితి సంయో దేవానాగం సఖ్యాత్ సఖ్యాన్మా మా దేవానా దేవానామపద అపదశ్చిక్ష్మహి శిక్ష్మహ్యాపతయే ఆపతయే త్వా ఆపతయ ఇత్యాపతయే త్వా గృహ్ణామి గృహ్ణామి పరిపతయే పరిపతయే త్వా పరిపతయ ఇది పరిపతయే త్వా గృహ్ణామి గృహ్ణామి తనోనత్రే తనోనత్రే త్వా తనోనత్ర ఇది తనో నత్రే త్వా గృహ్ణామి గృహ్ణామి శాక్పరాయ శాక్పరాయ త్వా త్వా గృహ్ణామి గృహ్ణామి షట్మన్ షట్మన్నోజిష్ఠాయ ఓజిష్ఠాయ త్వా త్వా గృహ్ణామి గృహ్ణామ్యనాధృష్టం అనాధృష్టమసి అనాధృష్టమిత్యనాధృష్టం అస్యనాధృశ్యం అనాధృశ్యం దేవానా అనాధృశ్యమిత్యనాధృశ్యం దేవానామోజ ఓజోభిషస్తిపా అభిషస్తిపా అనభిషస్తేణ్యం అభిషస్తిపా ఇత్యభిషస్తిపా అనభిషస్తేణ్యమను అనభిషస్తేణ్యమిత్యనభిషస్తేణ్యం అను మే మే దీక్షా దీక్షాన్ దీక్షాపతి దీక్షాపతిర్మన్యత దీక్షాపతిరి దీక్షాపతి మన్యతమను అనుతప తపస్తపస్పతి తపస్పతిరంజస తపస్పతిరి తపతి రంజసా సత్యం సత్యముప ఉపగేషం కేషగం సువితే సువితే మా బాధా ధా ఇది ధా రగుంశురగుంశుస్ రగుంశురగుంశురిగుంశు అగుంశు తే దేవ దేవ సోమ సోమా ఆప్యాయతామింద్రాయ ఇంద్రాయకధన విదే ఏకథన విద ఆ ఏకథన విద ఇత్యేకథన విదే ఆ తుభ్యం తుభ్యమింద్ర ఇంద్రప్యాయతమింద్రాయ ఇంద్రాయ ప్యాయస్వ ప్యాయస్వా ఆప్యాయ ప్యాయ సఖీన్ సఖీన్ సంజ్ఞా సంజ్ఞా మేధయా మేధయా స్వస్తి స్వస్తి తే దేవ దేవ సోమ సోమసుత్యాం సుత్యామశీయ అశీయేష్ట ఏష్టారాయ రాయ ప్రేషే ఇషే భగాయ భగాయర్తం ఋతమృతవాదిభ్య ఋతమాదిభ్యో నమ ఋతవాదిభ్యైత్రివాదీ నమో దివే దివే నమ నమ పృథివ్యై పృథివ్యా అగ్నే అగ్నే వ్రతపతే వ్రతపతే త్వం వ్రతపత ఇది వ్రతపతే త్వం వ్రతానా వ్రతానాం వ్రతపతి వ్రతపతిరసి వ్రతపతిరితి వ్రతపతి అసి యా మమ మమ తనో తనోరేషా ఏషా సా సా త్వయి త్వయి యా తవ తవ తనో తనోరియం ఇయగుంసా సా మయి మయి సహ సహ నౌ నౌ వ్రతపతే వ్రతపతే వ్రతినో వ్రతపత ఇది వ్రతపతే వ్రతినోర్వ్రతాని వ్రతాని యాత్రే ఏ అగ్నే అగ్నే రుద్రియా రుద్రియా తనో తనోస్తయా తయాన నహి పాహి తస్యాస్ హే స్వాహ స్వాహాయా యాతే హే అగ్నే అగ్నేయాశయా రజాశయా అయాశయేత్యయాశయా రజాశయాహరాశయా రజాశయేతి రజాశయా హరాశయా తనోః హరాశయేతి హరాశయా తనోర్వరిష్ఠా వరిషిష్ఠా గహ్వరేష్ఠా గహ్వరేష్ఠోగ్రం గహ్వరేష్ఠేతి గహ్వరేష్ఠా ఉగ్రం వచః వచో అప అపాదధీం అవధీం ద్వేషం ద్వేషం వచః వచో అప అపాదధీం అవధీతి స్వాహా స్వాహేతి స్వాహా విత్తాయనీ మే విత్తాయనీతి విత్తాయనీ మేసి అసి విత్తాయనీ తిక్కాయనీ మే తిక్తాయనీతి తిక్తాయనీ మేసి అస్యవతాత్ అవతాన్మా మానాథితం మాథితమవతాత్ అవతాన్మా మా వ్యథితం వ్యథితం విదేహ విదేరగ్నిః అగ్నిర్నభః నభో నామ నామాగ్నేః అగ్నే అంగిరః అంగిరోయః యోస్యాం అస్యాం పృథివ్యాం పృథివ్యామసి అస్యాయుషా ఆయుషా నామ్నా నామ్నా ఏహి హియత్ యత్తే ఏనాధృష్టం అనాధృష్టం నామ అనాధృష్టమిత్యనాధృష్టం నామ యజ్ఞయం యజ్ఞయం తేన తేన త్వా త్వా ఆదధే దధేగ్నే అగ్నే అంగిరః అంగిరోయః యో ద్వితీయస్యాం ద్వితీయస్యాం తృతీయస్యాం తృతీయస్యాం పృథివ్యాం పృథివ్యామసి అస్యాయుషా ఆయుషా నామ్నా నామ్నా ఏహి హియత్ యత్తే తేనాధృష్టం అనాధృష్టం నామ అనాధృష్టమిత్యనాధృష్టం నామ యజ్ఞయం యజ్ఞయం తేన తేన త్వా త్వా ఆదధే దధేసి గృంహీ శిగృంహీరసి అతిమహిషీ మహిషీరసి అస్యురు ఉరు ప్రథస్వ ప్రథస్వోరు ఉరుతే తే యజ్ఞపతి యజ్ఞపతి ప్రథతాం యజ్ఞపతి యజ్ఞపతి ప్రథతాం ధ్రువా ధ్రువాసి అసి దేభ్యేభ్య శుంభస్వ శుంభస్వ దేభ్యేభ్య శుంభస్వ శుంభస్వేంద్రఘోష ఇంద్రఘోషస్వా ఇంద్రఘోష ఇంద్రఘోష వసుభిః వసుభిః పురస్తాత్ వసుభిర్వసుభిః పురస్తాత్ పాతు పాతు మనోజవాః మనోజవాస్వా మనోజవా ఇతి మనః జవాః స్వా పితృభిః పితృభిర్దక్షిణతః పితృభిరిది పితృభిః దక్షిణతః పాతు పాతు ప్రచేతాః ప్రచేతాస్వా ప్రచేతా ఇది ప్రాచేతాః త్వా రుద్రైః రుద్రైః పశ్చాత్ పశ్చాత్ పాతు పాతు విశ్వకర్మా విశ్వకర్మా త్వా విశ్వకర్మేతి విశ్వకర్మా ఆదిత్యైః ఆదిత్యైరుత్తరతః ఉత్తరతః పాతు ఉత్తరత ఇత్యుత్తరతః పాతు సింహీః సింహీరసి అసి సవద్నసాహీ సవద్నసాహీ స్వాహా సవత్నసాహీతి సవత్నసాహీ స్వాహా సిగృంహీ సిగృంహీరసి అసి సుప్రజావనిః సుప్రజావని స్వాహా సుప్రజావనిరితి సుప్రజావనిః స్వాహా సిగృంహీ సిగృంహీరసి అసి రాజస్పోషవనిః రాజస్పోషవని స్వాహా రాజస్పోషవనిరితి రాజస్పోషవనిః స్వాహా సిగృంహీ సిగృంహీరసి అత్యాదిత్యవని ఆదిత్యవని స్వాహా ఆదిత్యవనిరిత్యాదిత్యవని స్వాహా సిగృంహీ సిగృంహీరసి అస్యా ఆవహ వహ దేవాన్ దేవాన్ దేవయతే దేవయతే యజమానాయ దేవయతైతి దేవాయతే యజమానాయ స్వాహా స్వాహా భూతేభ్యః భూతేభ్యస్త్వా వా విశ్వాయుః విశ్వాయురసి విశ్వాయురితి విశ్వాయుః అసి పృథివీం పృథివీం నృగుంహ నృగుంహ్రువక్షిత్ ధ్రువక్షిదసి ధ్రువక్షిరితి ధ్రువాక్షిత్ అస్యంతరిక్షం అంతరిక్షం నృగుంహ నృగుంహాచ్యుతక్షిత్ అచ్యుతక్షిదసి అచ్యుతక్షిదిత్యచ్యుతాక్షిత్ అసి దివం దివం నృగుంహ్రగుంహాగ్నే అగ్నేర్భస్మ భస్మాసి అస్యగ్నే అగ్నే పురీషం పురీషమసి అసీత్యసి యుంజతే మన మన ఉత ఉత యుంజతే యుంజతే ధియ ధియో విప్రా విప్రా విప్రస్ విప్రస్ బృహత బృహతో విపశ్చిత విపశ్చిత ఇది విపశ్చిత విహోత్రాలాహ హోత్రా దధే దధే వయునావిత్ వయునావిదేక వయునావిదితి వయునావిత్ ఇన్మహీ మహీ దేవస్య దేవస్య సవితుః సవితుః పరిష్టుతి పరిష్టుతి పరిస్థుతి సువాగ్దేవ సువాగితి సువాగ్ దేవదుర్యాన్ దుర్యాఘుమ్ ఆ ఆవద వదదేవశ్రుతౌ దేవశ్రుతౌ దేవేషు దేవశ్రుతావితి దేవశ్రుతౌ దేవేష్వా ఆఘోషేథా ఘోషేథామా ఆదః నో వీరః వీరో జాయత జాయతర్మణ్య కర్మణ్యోయమ్ యగుం సర్వే సర్వే నుజీవామ అనుజీవామయ అనుజీవామేత్యనో జీవామ యో బహూనా బహూనామసత్ అసద్వశీ వశీతి వశీ ఇదం విష్ణు విష్ణుర్వి విచక్రమే చక్రమే త్రేధా త్రేధాని నిదధే రథే పదం పదమితి పదం సమూఢమస్ సమూఢమితి సమ్ ఊఢం అస పాగుంసురే పాగుంసుర ఇరావతీ ఇరావతీ ధేనుమతీ ఇరావతీరావతీ ధేనుమతీ ధేనుమతీ ఇది ధేనుమతీ భూతం భూతకం సూయవసినీ సూయవసినీ మనవే సూయవసినీ ఇది సూయవసినీ మనవే యశస్యే యశస్యే యశస్యే యస్కబ్ధాద్ అస్కబ్ధాద్రోదసీ రోదసీ విష్ణు రోదసీ ఇది రోదసీ విష్ణురేతే ఏతే దాధార ఏతే ఇత్యేతే దాధార పృథివీం పృథివీమభిత అభితో మయూఖై మయూఖైరితి మయూఖై ప్రాచీ ప్ర ప్రాచీ ప్రాచీ ప్రేతం ఇతమధ్వరం అధ్వరం కల్పయంతీ కల్పయంతీ ఊర్ధ్వం కల్పయంతీ ఇది కల్పయంతీ ఊర్ధ్వం యజ్ఞం యజ్ఞం నయతం నయతం మా జీస్వరతం జీస్వరతమత్ర అత్ర రమేథాం రమేథాం వర్ష్మన్ వర్ష్మన్ పృథివ్యా పృథివ్యా దివ దివో వా విష్ణో విష్ణుత ఉతవా వా పృథివ్యా పృథివ్యా మహ మహో వా విష్ణో విష్ణుత ఉతవా వాంతరిక్షాత్ అంతరిక్షాద్ధస్తౌ అస్తౌ ప్రణస్వ ప్రణస్వ బహుభిః బహుభిర్వసవ్యైః బహుభిరితి బహుభిః వసవ్యైరా ఆ ప్ర ప్రయచ్ఛ యచ్ఛ దక్షిణాత్ దక్షిణాదా ఓత ఉత సవ్యాద్ సవ్యాదితి సవ్యాద్ కృష్ణార్ముఖం ముఖం వీర్యాణి వీర్యాణి ప్ర ప్రవోచం వోచయ్యః యస్పార్థివాని పార్థివాని విమమే విమమే రజాగుంసి విమమైతి విమమే రజాగుంసి యః యో అస్కభాయత్ అస్కభాయదుత్తరం ఉత్తరగుం సధస్థం ఉత్తరమిత్యుత్తరం సధస్థం విచక్రమాణ సధస్థమితి సధస్థం విచక్రమాణ శ్రేధా విచక్రమాణ ఇది విచక్రమాణ రేధోరుగాయ ఉరుగాయో విష్ణో ఉరుగాయ ఇత్యురుగాయ విష్ణోరరాటం పరాటమసి అసి విష్ణో విష్ణో పృష్టం పృష్టమసి అసి విష్ణో విష్ణోష్ణక్రే శ్నక్రే స్థ శ్నక్రే ఇది శ్నక్రే స్థో విష్ణో విష్ణో స్యూ స్యూరసి అసి విష్ణో విష్ణోర్ధ్రువం ధ్రువమసి అసి వైష్ణవం వైష్ణవమసి అసి విష్ణవే విష్ణవే త్వా ేతి ృణశ్వ పాజ పాజ ప్రసితి ప్రసిన్న ప్రసిమిది ప్రాసిం న పృథ్వీ పృథ్వీ యాహి రాజా రాజేవ ఇవామవాన్ అమవాగుం ఇభేన అమవానిమావాన్ ఇభేనేతిభేన విశ్వీమను అను ప్రసిది ప్రసిం ద్రోణాన ప్రసిమిది ప్రాసి ద్రోణానోస్తా అస్తాసి అసి విద్య విద్య రక్షస రక్షసస్తతిష్టై ప్రతిష్టైరి ప్రతిష్టై తవద్భ్రమాస భ్రమాస ఆశుయా ఆశుయా పతంతి పతంత్యను అనుస్పృశ స్పృశ ధృషత ధృషత శోషుచాన శోషుచాన ఇది శోషుచాన తపోవిష్యగ్నే అగ్నే జుహ్వా జుహ్వా పతంగాన్ పతంగానసంవిత అసంవితో వి అసంవిత ఇత్యసంవిత విసృజ సృజ విశ్వక్ విశ్వగుల్కా గుల్కా ఇతిల్కా ప్రతిస్పశ స్పశో వి విసృజ సృజ తోర్ణితమ తోర్ణితమో భవ తోర్ణితమితి తోర్ణీతమ భవాపాయో పాయుర్విష విషో అస్యాః అస్యారబ్ధః అరబ్ధ ఇత్యదబ్ధః యోనః నో దూరే దూరే అఘశగుంసః అఘశగుంసో యః అఘశగుంస ఇత్యఘశగుంసః యో అంతి అంత్యగ్నే అగ్నే మాచిః మాచిష్టే తే వ్యథిః వ్యథిరా ఆదధర్షీత్ దధర్షీదితి దధర్షీత్ ఉదగ్నే అగ్నే తిష్ట తిష్ట ప్రతి ప్రత్యా ఆతనుష్ర తనుష్వని యమిత్రాన్ అమిత్రాగుణం ఓషతాత్ ఓషతాత్తిగ్మహేతే తిగ్మహేత ఇది తిగ్మహేతే యోనః నో అరాతిం అరాతిగుం సమిధాన సమిధానచక్రే సమిధానేతి సంవిధాన చక్రే నీచా నీచాతం తం ధక్షి ధక్ష్యతసం అతసన్న శుష్కం శుష్కమితి శుష్కం ఊర్ధ్వో భవ భవ ప్రతి ప్రతి విద్య విద్యాభి అధ్యస్మత్ అస్మదావిః ఆవిష్కృణుష్వ కృణుష్వ దైవ్యాని దైవ్యాన్యగ్నే అగ్నైత్యగ్నే అవస్థిరా స్థిరా తనుహి తనుహి యాతృజూనా యాతృజూనాజామిం జామిమజామిం అజామిం ప్రవృణీ వృణీ శత్రూన్ శత్రూరితి శత్రూన్ సతే హే జానాతి జానాతి సుమతిం సుమతిం యవిష్ట సుమతిమితి సోమతిం యవిష్టయః యీవతే ఈవతే బ్రహ్మణే బ్రహ్మణే ధాతుం ధాతుమైరత్ ఐరదిత్యైరత్ విశ్వాన్యస్మై అస్మై సుదినాని సుదినాని రాజః సుదినానీతి సుదినాని రాజోద్యుమ్నాని జుమ్నాన్యర్యః అర్యో వి విదురః దురో అభి అభిద్యౌత్ ద్యౌదితి ద్యౌత్ సేత్ ఇదగ్నే అగ్నే అస్తు అస్తు సుభగః సుభగః సుదానుః సుభగ ఇతి సోభగః సుదానుర్యః సుదానురితి సోదానుః యత్వా త్వానిత్యేన నిత్యేన హవిషా హవిషాయః ఉక్తైః ఉక్తైరిత్యుక్తైః పిప్రీషతి స్వే సాయుషి ఆయుషి దురోణే దురోణే విశ్వా దురోణ ఇది దుహోనే విశ్వేద్ ఇదస్మై అస్మై సుదినా సుదినా సా సుదినేతి సుదినా సా సత్ అసదిష్టిః ఇష్టిరితీష్టిః అర్చామితే ఏ సుమతిం సుమతిం ఘోషి సుమతిమితి సుమతిం ఘోషర్వాక్ సర్వాక్సం సంతే తే వావాత వావాత జరతాం జరతామియం ఇయంగీ గీరితి గీ స్వశ్వాస్త్వా స్వశ్వా ఇది సో అశ్వాః త్వా సురథాః సురథామర్జయేమ సురథా ఇది సోరథాః మర్జయేమాస్మే అస్మే క్షత్రాణి అస్మేత్యస్మే క్షత్రాణి ధారయే ధారయేరను అనుద్యోన్ ద్యోనితి ద్యోన్ ఇహ త్వా త్వా భూరి భూర్యా ఆచరేత్ చవేదుప ఉపత్మన్ దోషావస్థ దోషావస్థర్దీవాగుంసన్ దోషావస్థరి దోషావస్థ దీవాగుంసమనో అనృద్యోన్ ద్యోనిద్యోన్ క్రీడంతస్వా సుమనస సుమనసేమ సుమనస ఇది సోమనస సపేమాభి అభిద్యుమ్నా ద్యుమ్నాతివాగుంస స్థివాగుంసో జనామితి జనాశ్వ స్వశ్వసుహిరణ్య స్వశ్వ ఇది సో అశ్వ సుహిరణ్యో అగ్నే సుహిరణ్య ఇది సో హిరణ్య అగ్న ఉపయాతి ఉపయాతి వసుమత ఉపయాతీత్యుపయాతి వసుమతారథేన వసుమపేతి వసుమత రథేనేతి రథేన తస్య ప్రాత ప్రాతాభవసి భవసి తస్య తస్య సఖా సఖాయ యస్తే తాతిథ్యం ఆతిథ్యమానుషగ్ ఆనుషగ్జుజోషత్ యుజోషతి జుజోషత్ మహోరుజామి రుజామి బంధుతా బంధుతా వచోభిః వచోభిస్తత్ వచోభిరితి వచహాభిః తన్మా మా పితుః పితుర్గోతమాత్ గోతమాదనో అన్యయాయ ఇయాయేతీయాయ తన్నః నో అస్య అస్య వచసః వచసశ్చిగిద్ధి చిగిద్ధి హోతః హోతర్యవిష్ఠ యవిష్ఠసుక్రతో సుక్రతో నమూనా సుక్రతోది సుక్రతో నమూనా ఇది నమూనా అస్వప్నజపరణయ అస్వప్నజైత్యస్వప్నాజ పరణయ సుషేవా సుషేవా అతంద్రాస సుషేవా ఇది సుషేవా అతంద్రాసో వృతా అవృతా అశ్రమిష్ఠా అశ్రమిష్ఠా ఇత్యశ్రమిష్ఠా తే పాయవ పాయవ సధ్రియంచ సధ్రియంచ నిషద్య నిషద్యాగ్నే నిషద్యేతి నీసద్య అగ్నే తవ తవ నః నస్వాంతో పాన్స్వమూర అమూరేత్యమూర ఏ పాయవ పాయవో మామతేయం మామతేయం తే తే అగ్నే అగ్నే పశ్యంతః పశ్యంతో అంధం అంధం దురితాద్ దురితాదరక్షన్ దురితాది దుహోతిరాద్ అరక్షన్నిత్యరక్షన్ అరక్షతాన్ తాన్ సుకృత సుకృత విశ్వవేదా సుకృత ఇది సుకృత విశ్వవేదాదిప్సంత విశ్వవేదా ఇది విశ్వవేదా ఇప్సంత ఇద్రిపవ రిపవో నాహ హదేభు దేభురితి దేభు త్వయా వయమ్ వయగుంస ధన్య సధన్యస్వోతా సధన్య ఇది సధాన్య స్వోతాస్తవ తవ ప్రణీతి ప్రణీత్యశ్యామ ప్రణీతి ప్రణీతి అశ్యామ వాజాన్ వాజామితి వాజాన్ ఉభాషగుంసా శగుంసా సూదయ సూదయ సత్యతాతే సత్యతాతే నుష్ఠుయా సత్యతాత ఇది సత్యా పాతే అనుష్ఠుయా కృణుహి కృణస్యశ్రయాణ అశ్రయాణేత్యశ్రయాణ అయాతే తే అగ్నే అగ్నే సమిధా సమిధా విధేమ సమిధేతి సంవిధా విధేమ ప్రతి ప్రతి స్తోమం స్తోమగం శస్యమానం శస్యమానం గృభాయ గృభాయేతి గృభాయ దహాశత అశసో రక్షస రక్షస పాహి పాహ్యస్మాన్ అస్మాన్ ద్రుహ ద్రుహో నిల నిలో మిత్రమ మిత్రమహో అవద్యాత్ మిత్రమహ ఇతి మిత్రమహ అవద్యాదిత్యవద్యాత్ రక్షోహణం వాజినం రక్షోహణమితి రక్షాహనం వాజినమా ఆదిఘర్మి జిఘర్మి మిత్రం మిత్రం ప్రతిష్టం ప్రతిష్టముప ఉపయామి యామి శర్మ శర్మేతి శర్మ శిశానో అగ్ని అగ్ని క్రతుభిః క్రతుభిస్తమిద్ధః క్రతుభిరి క్రతుభిః సమిద్ధస్థ సమిద్ధ ఇది సంద్ధ సనః నో దివా దివాసః స విషః